ముదళ్ల మాత్రమా జనతా మత అతిరేక బరపట్టుకులు ఆ రౌండ్ అధికారుల శ్రేష్టాధికరణ తీందుల బాగిన చీర్ల కళ్ళ ఎక్కుకొల్ల తీన్ని నీ చిల్లర తొగు వెళదామ మత మెలసిం బదు పెనవీమట ఏకాబద్ధ విపక్తి వశం అపి విరుద్ధ ఏనిసార జనాధిపతి మా పెరుగు దంగలన ఊంకుల బద్ద సిగరెట్ బద్ద నడికరణి వెళ్ళ భూమ పాసు మిలియన 82 అతిరేక సోయాగంట పూర్వాల క్రమే అపి సంధానం కల ఏనిసా మే బదు సంశోధనే తుడి అపి బలాపురత్వేన పార్లమెంట్ వత ఈ సంశోధన పనస్కెట్టుంపది ఇదిరిపత్ కలాట పస్తే ఏ సందా విన జనతావకి పెట్టే హితగిన జనతావట సానయక్ విన లిప్ప మీ సంశోధనే వినస్కర గన్ కరన్న పులువం హెమస్వీ ఆవాసం పార్లమెంట్ తో తులత్ ఇంపిటత తపి కరంత బలాపురం.